నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్ 1-5 శ్లోక తాత్పర్య పుష్పం. నృసింహోత్తర తాపిన్యాం తుర్యతుర్యాత్మకం మహః పరమాద్వైత సామ్రాజ్యం ప్రత్యక్షముపల్భ్యతే. ఉపనిషత్ పరిచయ శ్లోకము. నృసింహ ఉత్తర తాపిన్యాం తుర్యతుర్యాత్మకం మహః. నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్ యందు మహత్తరమైన తుర్యతుర్యమైన ఆత్మ చెప్పబడినది. పరమ అద్వైత సామ్రాజ్యం ప్రత్యక్షం అపలభ్యతే. ఇది శ్రద్ధగా పఠించినచో పరమ అద్వైత సామ్రాజ్యం ప్రత్యక్షముగా అపలభ్యమగును. 1వ ఖండము. చతుష్పాద బ్రహ్మము యొక్క 4 పాదములు. ఓం దేవా హవై ప్రజాపతిమభ్రువన్ననోరణీయ సమమమాత్మానమోంకారం నో వ్యాచ్యశ్వేతి తథేత్యోమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం. భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలతీతం తదప్యోంకార ఏవ సర్వం. హే తద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మ తమేతమాత్మానమోమితి బ్రహ్మణేకీకృత్య బ్రహ్మ చాత్మానమోమిత్యేకీకృత్య తదేకం జరమము తంభయమోమిత్యనుభూయ తస్మిన్నిదం సర్వం త్రిశరీరమారోప్య తన్మయం హి తదేవేతి సంహరేదోమితి తం వా ఏతం త్రిశరీరమాత్మానం. త్రిశరీరం పరం బ్రహ్మాన్ సందధ్యాత్. 1.1 ఆత్మ ఓం బ్రహ్మము. ఓం దేవ ఆహవై ప్రజాపతిం అబ్రువత్. దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగిరి. అనోరణీయాంశం ఇమం ఆత్మానం ఓంకారం నో వ్యాచక్ష్వ ఇతి అణువు కన్నా అణువైన ఈ ఆత్మను ఓంకారమును గురించి మాకు వివరింపుము అని. తథా ఇతి అట్లే అని ప్రజాపతి ఇట్లు చెప్పసాగెను. ఓం ఇతి ఓం ఏతత్ అక్షరం ఇదం సర్వం ఓం అని ఈ ఓం అక్షరమే ఈ సర్వము. తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇతి సర్వం ఓంకార ఏవ దాని యొక్క ఉపవ్యాఖ్యానమే. ఎక్స్ప్రెషన్స్ ఇట్సెల్ఫ్ ఆర్ భూత వర్తమాన భవిష్యత్ కాలములు సర్వము ఓంకారమే. యచ్చ అన్యత్ త్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ మరియు త్రికాలతీతమై ఉన్నదేదో అది కూడా ఓంకారమే. సర్వం హి ఏతత్ బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మమే. యం ఆత్మా బ్రహ్మ తం వేతం ఆత్మానం ఓంవితి బ్రహ్మణ ఏకీకృత్య ఏ ఆత్మయే బ్రహ్మమో ఆ ఈ ఆత్మను ఓం అని బ్రహ్మముతో ఐక్యము చేసి బ్రహ్మ చ ఆత్మానం ఓం ఇతి ఏకీకృత్య బ్రహ్మము ఆత్మ ఓం వీటిని ఏకీకృతం చేయవలెను. అనగా బ్రహ్మము ఆత్మ ఓం ఒక్కటే అని అర్థం చేసుకుని ఓంకార ఉపాసన ద్వారా బ్రహ్మమును ఆత్మరూపముగా అనుభవము తెచ్చుకొనవలెను అని ఈ ఉపనిషత్ నిరూపిస్తుంది. తత్ఏకం అజరం అమృతం అభయం. అదే ఏకము అజరం జీర్ణము కానిది అమృతం మార్పులేనిది అభయం. ఓం ఇతి అనుభూయ తస్మిన్ ఇదం సర్వం త్రిశరీరం ఆరోప్య తన్మయం. హీ ఓం అని అనుభూతము చేసుకుని దాని యందు ఆరోపించబడిన ఈ త్రిశరీర సర్వము తత్మయమే. త్రిశరీరము శరీరత్రయము కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఏకరస బ్రహ్మమునందు అవిద్యచే బై వర్చ్యూ ఆఫ్ ఆట్రిబ్యూషన్ కారణ శరీరము కాజువల్ బాడీ దాని నుండి సూక్ష్మదేహము సటల్ బాడీ ఓర్ టెండెన్సీస్ థోట్ బాడీ దాని నుండి స్థూల దేహము ఫిజికల్ బాడీ ప్రకటితమైనవి హావ్ మానిఫెస్టేడ్. పూర్ణ బ్రహ్మమునందు కేవలము ఆరోపించబడిన మెర్లీ ఆట్రిబ్యూటెడ్ అవిద్యకు శరీరత్రయములకు నిమిత్త ఉపాదాన కారణములు ఏకరస అఖండ బ్రహ్మమే. తత్ ఏవ ఇతి సంహరేత్ ఓం ఇతి తం వా ఏతం త్రిశరీరం ఆత్మానం. అదియే ఓం బ్రహ్మము ఆత్మ అని త్రిశరీరమును ఉపసంహరించి దానిని ఓం అని లేదా ఆ త్రిశరీరమును ఆత్మ అని గ్రహించి త్రిశరీరం పరం బ్రహ్మ అనుసంధ్యాత్ త్రిశరీరమును స్థూల సూక్ష్మ కారణ శరీరములను పరబ్రహ్మతో అనుసంధానము చేయవలెను. స్థూలత్వాత్ స్థూలభుక్త్వాచ్చ సూక్ష్మత్వాత్ సూక్ష్మభుక్త్వా శైక్యాదానందభోగాచ్చ సోయమాత్మ చతుష్పాజాగరితస్థాన స్థూల ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః స్థూలభుక్ చతురాత్మా విశ్వో వైశ్వానరః ప్రథమః పాదః స్వప్నస్థానః సూక్ష్మప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః సూక్ష్మభుక్ చతురాత్మా తైజసో హిరణ్యగర్భో ద్వితీయః పాదః యత్ర సుప్తో న కంచన కామం కామేతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానందభుక్ చేతోముఖశ్చతురాత్మా ప్రాజ్ఞ ఈశ్వరస్తృతీయః పాదః ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామేష యోనిః సర్వస్య ప్రభవాప్యయో హి భూతానం త్రయంప్యేతత్సుషుప్తం స్వప్నం మాయామాత్రం చిదేకరసో హేయమాత్మ. 1.2 చతుష్పాద బ్రహ్మము యొక్క 1 పాదములు స్థూలత్వాత్ స్థూల భుక్త్వాచ్చ సూక్ష్మత్వాత్ సూక్ష్మ భుక్త్వాచ్చ ఐక్యాత్ ఆనంద భోగాచ్చ సో అయం ఆత్మా చతుష్పాత్. ఒకటి, స్థూలత్వము వలన స్థూల భుక్త్వము స్థూల విషయభోగము వలన. రెండు, సూక్ష్మత్వము వలన సూక్ష్మ భుక్త్వము వలన. మూడు, స్థూల సూక్ష్మ ఐక్యము వలన. నాలుగు, ఆనంద భోగము వలన. ఆగి ఆత్మచతుష్పాదములు కలిగినది జాగరిత స్థాన స్థూల ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూలభుక్ చతురాత్మా విశ్వో వైశ్వానర ప్రథమ పాద జాగరిత స్థానుడు స్థూల ప్రాజ్ఞుడు. ఏడు, ఏడు అంగములు పంతొమ్మిది, పంతొమ్మిది ముఖములు నోరులు కలవాడు స్థూల విషయభోక్త చతురాత్మ విశ్వరూప అవైశ్వానరుడు. ఇది ఆత్మ ఓం బ్రహ్మము యొక్క మొదటి పాదము. సప్త, ఏడు అంగాహ ఒకటి, ద్విలోకము శిరస్సు రెండు, సూర్యుడు నేత్రములు మూడు, వాయువు ప్రాణము నాలుగు, ఆకాశము దేహ మధ్య భాగము ఐదు, జలము మూత్రస్థానము ఆరు, భూమి పాదములు ఏడు, అగ్ని నోరు ఏకోనవింశతి పంతొమ్మిది, ముఖాహ ఐదు, జ్ఞానేంద్రియములు ఒకటి, చెవులు వినికిడి రెండు, కన్నులు చూపు మూడు, చర్మము స్పర్శ నాలుగు, ముక్కు వాసన ఐదు, నోరు విరసము ఐదు, కర్మేంద్రియములు ఆరు, వాక్కు ఏడు, చేతులు ఎనిమిది, పాదములు తొమ్మిది, పాయువు మల విసర్జనం పది, ఉపస్థ మూత్ర విసర్జనం పంచ, ప్రాణములు పదకొండు, ప్రాణ పన్నెండు, అపాన పదమూడు, వ్యాన పద్నాలుగు, ఉదాన పదిహేను, సమాన అంతరంగ చతుష్టయము పదహారు, మనస్సు పదిహేడు, బుద్ధి పద్దెనిమిది, చిత్తము పందొమ్మిది, అహంకారము స్వప్న స్థాన సూక్ష్మ ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ సూక్ష్మభుక్ చతురాత్మా తైజసో హిరణ్యగర్భో ద్వితీయ పాద స్వప్న స్థానుడు సూక్ష్మ ప్రాజ్ఞుడు. ఏడు, ఏడు అంగములు పంతొమ్మిది, పంతొమ్మిది ముఖములు నోరులు కలవాడు సూక్ష్మ విషయభోక్త చతురాత్మ హిరణ్యగర్భ అతైజసుడు. ఇది ఆత్మ ఓం బ్రహ్మము యొక్క రెండవ పాదము. యత్ర సుప్తో న కంచన కామం కామేతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనందభూక్ చేతోముఖ చతురాత్మా ప్రాజ్ఞ ఈశ్వర తృతీయ పాద. ఎక్కడ సుప్తిలో నిద్రలో ఏ కొంచెము కామము కోరుకొనడో ఏ కొంచెము కూడా స్వప్నము చూడడో ఆ సుషుప్తమున ఉన్న సుషుప్తస్థాన ఏకీభూతుడు ఆ ప్రజ్ఞానఘనుడే ఆనందమయుడే ఆనంద భోక్త చేతోముఖుడు చతురాత్మ ప్రాజ్ఞ ఈశ్వరుడు. ఇది ఆత్మ ఓం బ్రహ్మము యొక్క మూడవ పాదము. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి ఏష యోన్యః సర్వస్య ప్రభవాప్యయో ప్రభవ అపియయో హి భూతానాం త్రయం అపి ఏతత్ సుషుప్తం స్వప్నం మాయమాత్రం. ఈతడే సర్వేశ్వరుడు, ఈతడే సర్వజుడు, ఈతడే అంతర్యామి, ఈతడే సర్వమునకు యోని, భూతములకు ప్రభవము, జన్మ మూలకారణము, స్థితి లయము, ప్రతి జీవునిలో అనుభవముగుచున్న ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఈ ఆత్మ యొక్క మాయామాత్రములే. చిత్ ఏకరసో హి అయం ఆత్మా చిత్ ఏకరసుడు. ఈ ఆత్మయే ద సేఫ్ ఇస్ ద ఏంజోర్ ఆఫ్ హిజ్ వన్నెస్. అథ తురీయశ్చతురాత్మ తురీయావసతత్వాదికేకస్యోతాను జ్ఞాత్ర నిజ్ఞావికల్పై స్త్రయం పిత్రాపి సుషుప్తం స్వప్నం మాయామాత్రం. చిదేకరసో హేయమాత్మ ఒకటి పాయింట్ మూడు చతుష్పాద బ్రహ్మము యొక్క నాలుగవ పాదము. అథ తురీయః పిమ్మట నాలుగవ పాదము చెప్పబడుచున్నది. చతురాత్మ తురీయావసితత్వాత్ ఏకస్య ఓతానుజ్ఞాత్ర నిజ్ఞావికల్పై చతురాత్మ తురీయావసితత్వము వలన ఏకమునకు ఒకటి, ఓత రెండు, అనుజ్ఞాత మూడు, అనుజ్ఞ నాలుగు, అవికల్పము చేత త్రయం అపి అత్ర అపి సుషుప్తం స్వప్నం మాయమాత్రం మూడు కూడా. అనగా ఇక్కడి జాగ్రత్ సహా సుషుప్తి స్వప్న అనుభవములు కేవలము మాయామాత్రమే. చిత్ ఏకరసో హి అయం ఆత్మా చిత్ ఏకరసమే ఈ ఆత్మ. అథాయమాదేశో న స్థూల ప్రజ్ఞం న సూక్ష్మ ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘన మదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణ మచింత్యమచింత్యమవ్యపదేశ్యమైకాత్మ్య ప్రత్యయసారం ప్రపంచోపశమం శివం శాంతమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ ఈశ్వర్గ్రాసస్తురియస్తురియ ఇతి ప్రథమ ఖండః. ఒకటి, ఒకటి పాయింట్ నాలుగు అనిర్వచనీయ ఆత్మకు ఇది ఆదేశము. అథ అయం ఆదేశో ఇప్పుడు ఈ ఆత్మకు ఇది ఆదేశము. న స్థూల ప్రజ్ఞం న సూక్ష్మ ప్రజ్ఞం న అభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం న అప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం. ఈ ఆత్మ స్థూల ప్రజ్ఞ కాదు, సూక్ష్మ ప్రజ్ఞ కాదు, రెండు కలిసిన ప్రజ్ఞ కూడా కాదు. అది ప్రజ్ఞ కాదు, అప్రజ్ఞ కాదు, ప్రజ్ఞాన ఘనము కాదు. అదృష్టం అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్ష్యం, అచింత్యం, అవ్యవదేశ్యం, ఏకాత్మ్యం, ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే. అది అదృష్టము, దృష్టము కానిది. అవ్యవహారము, అగ్రాహ్యము, అలక్ష్యము, అచింత్యము, అవ్యవదేశము, అఖండము, ఏకాత్మ, ప్రత్యయసారము, సత్యము, ప్రపంచము ఉపశమించు స్థానము, శాంతము, శివము, అద్వైతము, తనకు వేరుగా రెండవది లేనిది. చతుర్థముగా జాగ్రత్ స్వప్న సుషుప్త స్థితులకు ఆధారమైన నాలుగవ స్థితిగా తలచదరు స ఆత్మ స విజ్ఞేయ ఈశ్వర గ్రాసః తురియే తురియః. ఆత్మయే విజ్ఞేయము, అది ఒక్కటే బాగుగా తెలుసుకొనవలసినది, లేదా తెలియబడినదంతా అదే అయి ఉన్నది. ఈశ్వర గ్రాసము ముద్ద తురియే తురియము, తురియమునకు కూడా అప్రమేయ సాక్షి. రెండవ ఖండము ఓంకార ఉపాసన ద్వారా ఆత్మతో అనుసంధానము. తంవా ఏతమాత్మానం జాగ్రత్యే స్వప్నమసుషుప్తం, స్వప్నే జాగ్రతం సుషుప్తం, సుషుప్తే జాగ్రతమ స్వప్నం, తురియే జాగ్రతమ స్వప్నమసుషుప్తమ వ్యభిచారణం, నిత్యానందం సదేకరసం హేవ. 2.1 అభిన్న ఆత్మ యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త, తురియ చతురావస్థల భిన్నత్వము. తంవా ఏతం ఆత్మానం జాగ్రతి అస్వప్నం అసుషుప్తం. ఆ ఈ ఆత్మ జాగ్రత్తులో, మెలకువలో, ప్రస్తుత అనుభవములో అస్వప్నము, అసుషుప్తము, స్వప్న సుషుప్తులు లేనిది. స్వప్నే అజాగ్రతం అసుషుప్తుం, స్వప్నములో అజాగ్రతం అసుషుప్తము, జాగ్రత్ సుషుప్తలు లేనిది. సుషుప్తే అజాగ్రతం అస్వప్నం, సుషుప్తిలో అజాగ్రతం అస్వప్నము, జాగ్రత్ స్వప్నములు లేనిది. తురియే అజాగ్రతం అస్వప్నం అసుషుప్తం అవ్యభిచారణం నిత్యానందం సత్ ఏకరసం హి ఏవ. తురియమునందు అజాగ్రతము, అస్వప్నము, అసుషుప్తము, అవ్యభిచారణము నియమములకు అతీతమైనది. నిత్యానందము సత్ ఏకరసమే ఆయనది. చక్షుషో ద్రష్ట, శ్రోత్రస్య ద్రష్ట, వాచో ద్రష్ట, మనసో ద్రష్ట, బుద్ధే ద్రష్ట, ప్రాణస్య ద్రష్ట, తమసో ద్రష్ట, సర్వస్య ద్రష్ట, తతః సర్వస్మాదన్యో విలక్షణ చక్షుషః. సాక్షి శ్రోత్రస్య సాక్షి, వాచః సాక్షి, మనసః సాక్షియః, బుద్ధేః సాక్షి, ప్రాణస్య సాక్షి, తమసః సాక్షి, సర్వస్య సాక్షి, తతో విక్రియో మహాచైతన్యోస్మాత్ సర్వస్మాత్ ప్రియతమ. ఆనందఘనం హేవమస్మాత్ సర్వస్మాత్ పురత. సువిభాతమేకరసమేవాజరమమృతం భయం బ్రహ్మేవాప్యజయనం చతుష్పాదం మాత్రాభిరోంకారేణ చేకీ కురయాత్. 2.2 ఆత్మ కేవల సాక్షిత్వము. చక్షుషో ద్రష్ట, శ్రోత్రస్య ద్రష్ట, వాచో ద్రష్ట, మనసో ద్రష్ట, బుద్ధేహ ద్రష్ట, ప్రాణస్య ద్రష్ట, తమసో ద్రష్ట, సర్వస్య ద్రష్ట, ఆత్మచక్షువులకు చూపుకు ద్రష్ట, చూచువాడు, శ్రోత్రములకు వినికిడికి ద్రష్ట, మనస్సుకు ద్రష్ట, బుద్ధికి ద్రష్ట, ప్రాణమునకు ద్రష్ట, తమస్సుకు ద్రష్ట, సర్వమునకు ద్రష్ట. తతః సర్వస్మాత్ అన్యో విలక్షణః ప్రధానముగా ఆత్మ సర్వమునకు అన్యముగా ఉండి విలక్షణమైనది. చక్షుషః సాక్షి, శ్రోత్రస్య సాక్షి, వాచః సాక్షి, మనసః సాక్షి, బుద్ధేః సాక్షి, ప్రాణస్య సాక్షి, తమసః సాక్షి, సర్వస్య సాక్షి, ఆత్మచక్షువులకు చూపుకు సాక్షి, ద విట్నెస్ బియోండ్, శ్రోత్రమునకు వినికిడికి సాక్షి, వాచకమునకు సాక్షి, మనస్సుకు సాక్షి, బుద్ధికి సాక్షి, ప్రాణమునకు సాక్షి, తమస్సుకు సాక్షి, సర్వమునకు సాక్షి. తతో అవిక్రయో మహాచైతన్యో ఆత్మ వికారములు, స్పర్ధలు, మార్పులు లేని మహాచైతన్యము, శుద్ధ ఏలుక తెలివి. అస్మాత్ సర్వస్మాత్ ప్రియతమ ఆనందఘనం హి ఏవం. ఆత్మయే సర్వము కన్నా ప్రియతమమైనది, అదే ఆనందఘనము. అస్మాత్ సర్వస్మాత్ పురతః సువిభాతం ఏకరసం ఏవ అజరం అమృతం అభయం బ్రహ్మ ఏవ అపి అజయ. ఆత్మయే అన్నిటికన్నా పూర్వమైనది, బాగుగా, స్వ ప్రకాశమైనది, అన్నిటినీ ప్రకాశింపచేయనది, అదే ఏకరసము, అనుభవమునకు ఆధారము, మహాద్రష్ట, అజరము, అమృతము, అభయము, అజయము, బ్రహ్మమే అయిన. ఏనం చతుష్పాదం మాత్రాభ్యాహ ఓంకారేణ చాయేకీ కురయాత్. ఈ ఆత్మ యొక్క నాలుగు పాదములను ఓంకారమాత్రలతో ఏకీకృతము చేయవలెను. జాగరిత స్థానశ్చతురాత్మ విశ్వో వైశ్వానశ్చతురూపోంకార ఏవ చతురూపో చతురూపోకార హేమకార స్థూలసూక్ష్మబీజసాక్షిభరకారూపై రాప్తేరాధమత్వాద్వా స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాచ్చాప్నోతి హవా ఇదం సర్వమాదిశ్చ భవతి యయేవం వేద. 2.3 ఓంకారములో అకారమాత్రతో ఏకీకృతము. జాగరిత స్థానః చతురాత్మ విశ్వో వైశ్వానరః చతురూపో అకార ఏవ జాగరిత స్థానుడు చతురాత్మ విశ్వుడు వైశ్వానరుడు చతురూపుడు అకారుడే. చతురూపో హి అయం అకార స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్య అకార రూపయ ఆప్తే ఆదిమత్వా ఈ అకారుడు ఓంకారములో అకారము చతురూపుడు. ఎట్లు అనగా స్థూల సూక్ష్మ బీజ సాక్షి అను నాలుగు అకార రూపులతో కలిసి ఆదియే ఉండుట చేత లేదా స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ ఆప్నోతి హవా స్థూలత్వం చేత సూక్ష్మత్వం చేత బీజత్వం చేత సాక్షిత్వం చేత సర్వము పొందినవాడు. అనగా ఈ లక్షణముల చేత జాగ్రత్ అవస్థలో ఉన్న అనుభవ పురుషుడు ఉపాధికి అతీతంగా పూర్ణుడే అయి ఉన్నాడు. ఇదం సర్వం ఆదాహ చ భవతి య ఏవం వేద అని ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో ఈ సర్వమునకు ఆదియే ఉండువాడు అగును. స్వప్నస్థానశ్చతురాత్మ తైజసో హిరణ్య గర్భశ్చతురూప ఉకార ఏవ చతురూపో హేయముకార స్థూల సూక్ష్మ బీజ సాక్షిభిరుకారరు పైరుత్కర్షాద్భయత్వాత్ స్థూలత్వాత్ సూక్ష్మత్వాద్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చోత్కర్షతి హవై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి య ఏవం వేద. 2.4 ఓంకారములో ఉకారమాత్రతో ఏకీకృతము స్వప్నస్థానః చతురాత్మా తైజసో హిరణ్య గర్భః చతురూప ఉకార ఏవ స్వప్నస్థానుడు చతురాత్మా తైజసుడు హిరణ్య గర్భుడు చతురూపుడు ఉకారుడే. చతురూపో హి అయం ఉకారః స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్యః ఉకారరూపయః ఉత్కర్షాత్ ఉభయత్వాత్ వా ఈ ఉకారుడు ఓంకారములో ఉకారము చతురూపుడు. ఎట్లు అనగా స్థూల సూక్ష్మ బీజ సాక్షి అను నాలుగు ఉకార రూపులతో ఉత్కర్షం మహత్తరమై సర్వము తనలో ఆకర్షించుట చేత లేదా స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ ఉత్కర్షతి హవై స్థూలత్వం చేత సూక్ష్మత్వం చేత బీజత్వం చేత సాక్షిత్వం చేత ఉత్కర్షమై గొప్పదై ఉన్నవాడు. అనగా ఈ లక్షణముల చేత స్వప్న అవస్థలో ఉన్న అనుభవ పురుషుడు ఉపాధికి అతీతంగా పూర్ణుడే అయి ఉన్నాడు. జ్ఞాన సంతతిం సమానః చ భవతి య ఏవం వేద అని ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అఖండ జ్ఞానమునకు సమానమైనవాడు అగును. సుషుప్తస్థానశ్చతురాత్మ ప్రాజ్వీస్వశ్చతురూపో మకార ఏవ చతురూపో హేయం మకార స్థూల సూక్ష్మ బీజసాక్షిభిర్మకారరుపైర్మితేర్పితేర్వా స్థూలత్వాత్ సూక్ష్మత్వాద్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ మినోతి హవ ఇదం సర్వమపి తిశ్చ భవతి య ఏవం వేద. 2.5 ఓంకారములో మకారమాత్రతో ఏకీకృతము సుషుప్తస్థానః చతురాత్మ ప్రాజ్ఞ ఈశ్వరః చతురూపో మకార ఏవ సుషుప్తస్థానుడు చతురాత్మ ప్రాజ్ఞుడు ఈశ్వరుడు చతురూపుడు మకారుడే. చతురూపో హి అయం మకారః స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్యః మకార రూపయః మితేః అపితేః వా ఈ మకారుడు ఓంకారములో మకారము చతురూపుడు. ఎట్లు అనగా స్థూల సూక్ష్మ బీజ సాక్షి అను మకార రూపములచే కొలవబడి తనలో ప్రవేశించినవాడు అగుటచేత లేదా స్థూలత్వాత్ సూక్ష్మత్వాత్ బీజత్వాత్ సాక్షిత్వాత్ చ మినోతి మినుతే హవా స్థూలత్వం చేత సూక్ష్మత్వం చేత బీజత్వం చేత సాక్షిత్వం చేత కొలవబడినవాడు మేజర్డ్. అనగా ఈ లక్షణముల చేత సుషుప్తావస్థలో ఉన్న అనుభవ పురుషుడు పూర్ణుడే అయి ఉన్నాడు. ఇదం సర్వం అపీతః చ భవతి య ఏవం వేద అని ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో ఈ సర్వము ప్రవేశించినవాడు అగును. మాత్రమాత్రాః ప్రతిమాత్రాః కుర్యాత్. 2.6 ఓంకారములో అమాత్రతో తురియ ఏకీకృతము మాత్రమాత్రాః ప్రతిమాత్రాః కుర్యాత్ మాత్ర అ ఉ అమాత్ర మాత్రరహిత తురియము లలో ప్రతిమాత్రను స్వరమునకు తగినట్లుగా వేదవిహితముగా ఉచ్చరిస్తూ ఉపాసించవలెను భావనలో ఆత్మతో ఏకీకృతము చేయవలెను. అథ తురియ ఈశ్వరగ్రాసః స స్వరాట్ స్వయమీశ్వరః స్వప్రకాశశ్చతురాత్మో తానుజ్ఞా త్రణుజ్ఞావికల్పైరతో హేయమాత్మ హెథేవేదం యథేదం సర్వమంతకాలే కాలాజ్ఞేః సూర్య ఉస్రైరణుజాతో హేయమాత్మ హ్యస్య సర్వస్య స్వాత్మానం దదాతీదం సర్వం స్వాత్మానమేవ కరోతి యథా తమః సవితం జ్ఞైకరసో హేయమాత్మా చిద్రూప ఏవ యథా దాహ్యం దద్ధ్వాగ్నిరవికల్పో హేయమాత్మ వామ్మనోగోచరత్వా చిద్రూప. 2.7 తురియ ఆత్మయే జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఓతనుజ్ఞాతనుజ్ఞా వికల్పము అథ తురియ ఈశ్వరగ్రాసః ఇప్పుడు తురియ ఈశ్వరగ్రాసుడు ముద్ద గురించి స స్వరాట్ స్వయం ఈశ్వరః స్వప్రకాశః తురియమే స్వరాట్టు స్వయం ఈశ్వరుడు స్వప్రకాశుడు. చతురాత్మ ఓతానుజ్ఞాత్రణుజా వికల్పై చతురాత్మ తురియము ఒకటి ఓత రెండు అనుజ్ఞాత మూడు అనుజ్ఞ నాలుగు అవికల్ప చతురూపమై అయి ఉన్నది. ఓతో హి అయం ఆత్మా హి అథ ఏవ ఇదం ఒకటి ఓత తురియ ఆత్మయే ఓతమై ఇదంతా అయి ఉన్నది నాటికి చతురాత్మ తురియములో జాగ్రత్ స్వప్న సుషుప్త స్థితులు ఒకదానితో మరొకటి ఓతమై వలలో వలెగుచ్చబడి ఉన్నవి. సర్వం అంతకాలే కాలజ్ఞః సూర్యో అస్త్రయః అనుజ్ఞాతో హి రెండు అనుజ్ఞాత సర్వం అంతకాలమునందు కాలాగ్ని సూర్యుని అస్త్రములతో అనుజ్ఞాతుడు ఓథొరిటీ అగునటి అయం ఆత్మా హి అస్య సర్వస్య స్వాత్మానం దదాతి ఇదం సర్వం స్వాత్మానం ఏవ కరోతి ఈ తురియ ఆత్మయే ఈ సర్వమునకు స్వాత్మను ఇచ్చును ఈ సర్వమును స్వాత్మానమే చేయును. ఎక్కడెక్కడ నేను అను స్పృహ వ్యక్తమగుచున్నదో ఆ దృష్టిలో అంతా ఏకాత్మతురియ బ్రహ్మమే. యథా తమః సవిత అనుజ్ఞ ఏకరసో హి అయం ఆత్మా చిత్రూప ఏవ. మూడు అనుజ్ఞ ఏ విధముగా తమస్సును రహితము చేసి సవిత సూర్యకాంతి ప్రజలకు ప్రేరణాగునో అట్లే ఏకరసుడు చిత్రూపమే అయిన ఈ తురియ ఆత్మయే జాగ్రత్ స్వప్న సుషుప్తులకు అనుజ్ఞ ఇచ్చుచున్నది. యథా దాహ్యం దద్ధ్వా అజ్ఞః అవికల్పో హి అయం ఆత్మా వాక్ మనో అగోచరత్వా చిద్రూపః. నాలుగు అవికల్ప ఏ విధముగా దహింపదగిన దానిని దహించి అగ్ని అవికల్పమగునో అట్లే వాక్కు మనస్సులకు అగోచరమగుట చేత ఈ చిత్రూప అయిన తురియ ఆత్మయే అవికల్పుడు అగుచున్నాడు. చతురూప ఓంకార ఏవ చతురూపో హేమోంకార ఓతానుజ్ఞాత్రనుజ్ఞ వికల్పైరోంకారరు పైరాత్మైవ నామరూపాత్మకం హీదం. సర్వం తురియత్వాచిద్రూపత్వాచ్యోతత్వాదనుజ్ఞాతృత్వాద నుజ్ఞానత్వాద వికల్పరూపత్వాచావికల్పరూపం హీదం. సర్వం నైవ తత్ర కాచన భిదాస్తి మిదాస్తి. రెండు పాయింట్ ఎనిమిది ఓత అనుజ్ఞాత అనుజ్ఞ అవికల్ప అను ఓంకార రూపములు. చతురూప ఓంకార ఏవ చతురూపో హి అయం ఓంకార ఓంకారమే చతురూపము చతురూపమే ఓంకారము. ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్పై ఓంకారరుపయః ఈ ఓంకార ఒకటి ఓత ఇంటర్వవన్ రెండు అనుజ్ఞాత ఓథరైజ్డ్ మూడు అనుజ్ఞ పర్మిటెడ్ అలావుడ్ నాలుగు అవికల్ప ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అనునవి ఓంకార రూపములు విశేషణములు. ఆత్మకు ఏ లక్షణములు చెప్పలేము. ఓంకారము ఆత్మకు సంజ్ఞ అకారుకారమకారములను అర్ధభావములతో ఓంకార ఉచ్చారణ ఉపాసన ద్వారా ఆత్మ సాక్షాత్కారము సాధించవచ్చును అని మున్ముందు విశదీకరించబడును. బట్ ఆత్మ ఏవ నామరూపాత్మకం హి ఇదం సర్వం కేవలం ఆపాదిత నామరూపాత్మకమే అగు ఈ సర్వము ఆత్మయే. తురియత్వాత్ చిద్రూపత్వాత్ చ ఓతత్వాత్ అనుజ్ఞాతృత్వాత్ అనుజ్ఞాత్ అవికల్పరూపత్వాత్ చ అవికల్పరూపం హి ఇదం సర్వం న ఏవ తత్ర కాచన భిద అస్తి తురియత్వము చేత చిద్రూపత్వము చేత మయ్యు ఓతత్వము చేత అనుజ్ఞాతృత్వము చేత అనుజ్ఞ చేత అవికల్పరూపము చేత మయ్యు అవికల్పరూపమే ఈ సర్వము. అక్కడ కొంచెము కూడా తత్వము దృష్ట్యా ఏ భేదము లేదు. అథ తస్యాయమాదేశో మాత్రశ్చతుర్థో వ్యవహార్య ప్రపంచోపశమః శివోద్వైత ఓంకార ఆత్మైవ సంవిసత్యాత్మనాత్మానం యా ఏవం వేదైష వీరో నారసింహేన వానుష్టుభ మంత్రరాజేన తురియం విద్యాదేశ హ్యాత్మానం ప్రకాశయతి సర్వసంహారసమర్థ పరిభవసహ ప్రభుర్వ్యాప్త సదోజ్వలో విద్యాతత్కార్యహీన స్వాత్మబంధహరః సర్వదా ద్వైతరహిత ఆనందరూపః సర్వాధిష్టానః సన్మాత్రో నిరస్తా విద్యాతమో మోహోహమేవేతి తస్మాదేవమేవమమాత్మానం పరం బ్రహ్మానుసన్నధ్యాదేశ వీరో నృసింహ ఏవేతి ఇతి ద్వితీయః ఖండః. రెండు రెండు పాయింట్ తొమ్మిది తురియ ఓంకార ఉపాసనచే ఆత్మఫలశ్రుతి. అథ తస్య అయం ఆదేశో ఇప్పుడు దాని తురియ ఓంకారము యొక్క ఆదేశము. అమాత్రః చతుర్థో అవ్యవహార్యః ప్రపంచ ఉపశమః శివో అద్వైత ఓంకార ఆత్మా ఏవ మాత్రారహితము చతుర్థము అవ్యవహార్యము ప్రపంచ ఉపశమస్థానము శివము అద్వైతము ఈ ఓంకార ఆత్మయే. సంవిసతి ఆత్మన ఆత్మానం ఆత్మచే ఆత్మను లయించును మనస్సు తురియాత్మనందు లయించును. ఓంకార ఉపాసనచే స్థూల ఆకాశము చిత్తాకాశములో చిత్తాకాశము చిదాకాశములో లయించును. ఇవన్నీ ఆత్మయే. యా ఏవం వేద ఏష వీరో నారసింహేన వా అనుష్టుభా మంత్రరాజేన ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో ఆ వీరుడు నారసింహ లేదా అనుష్టుభ మంత్రరాజము చేత తురియం విద్యాత్ ఏష హి ఆత్మానం ప్రకాశేతి తురియము తెలుసుకొని ఆ ఆత్మను ప్రకాశింపచేసుకొనును స్వాత్మానుభూతిపరుడు అగును. సర్వసంహార సమర్థః పరిభవ అసహః ప్రభుః వ్యాప్తః సర్వసంహార సమర్థుడు పరాభవము సహింపనివాడు ప్రభువు వ్యాపించినవాడు అగును. సత్ ఉజ్వలో అవిద్య తత్కార్యహీన సత్ ఉజ్వలుడు అవిద్య మయ్యు దాని కార్యము లేనివాడు అగును. స్వాత్మ బంధహరః స్వాత్మానుభవముచే బంధము హరింపచేసుకున్నవాడు వగును. సర్వదా ద్వైతరహిత ఆనందరూపః సర్వాధిష్ఠానః సర్వదా ద్వైతభావరహిత ఆనందరూపుడు సర్వాధిష్ఠానుడు అగును. సన్మాత్రో నిరస్త అవిద్యా తమో మోహో సన్మాత్రుడు కేవల సత్స్వరూపము అనుభవించువాడు. అవిద్య అతమస్సు మోహము పోగొట్టుకున్నవాడు అగును. అహం ఏవ ఇతి తస్మాత్ ఏవం ఏవే మమాత్మానం పరం బ్రహ్మ అనుసంధ్యాత్ ఏష వీరో నూసింహ ఏవ ఇతి అది నేనే అని. కావున ఈ విధముగా ఈ చతురాత్మయే నా యొక్క ఆత్మ అని పరబ్రహ్మతో అనుసంధానము చేసుకును ఆ వీరుడు నూసింహుడే. మూడవ ఖండము. ఓంకార మాత్రం మాత్రలు తస్య హవై ప్రణవస్య పూర్వ మాత్ర సా ప్రథమః పాదో భవతి ద్వితీయా ద్వితీయస్య తృతీయా తృతీయస్య చతుర్థ్యోతానుజ్ఞావికల్పరూపా తయా తురీయం చతురాత్మానమన్విష్య చతుర్థపాదేన చతయ తురీయేణాను చింతయంద్రసేత్. 3.1 తురీయ చింతన. తస్య హవై ప్రణవస్య పూర్వ మాత్ర సా ప్రథమః పాదో భవతి. ఆ ప్రణవమునకు ఏది మొదటి మాత్రయో అదే దానికి చతుష్పాద ఆత్మకు మొదటి పాదము. ద్వితీయ ద్వితీయస్య తృతీయ తృతీయస్య రెండవ మాత్ర రెండవ పాదము. మూడవ మాత్ర మూడవ పాదము. చతుర్థి ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్పరూపా తయా తురీయం చతురాత్మానం అన్విష్య. ఆ ప్రణవమునకు నాలుగవది అమాత్ర మాత్రారహిత 1 ఓత 2 అనుజ్ఞాత 3 అనుజ్ఞ 4 అవికల్పరూపమైన చతురాత్మ తురీయమును దానితో అమాత్రతో అన్వేషించి మాత్ర మేజర్డ్ అమాత్ర అన్మేజర్డ్ చతుర్థపాదేన చతయా తురియేణాను చింతయన్ గ్రసేత్. మరియు నాలుగవ పాదమైన ఆ తురియము చేత బాగుగా చింతించి ఆత్మను బ్రహ్మమును గ్రహించవలెను. తస్య హవా ఏతస్య ప్రణవస్య యా పూర్వా మాత్రా సా పృథివ్యకారః సర్భిర్ఋగ్వేదో బ్రహ్మ వసవో గాయత్రీ గార్హపత్యః సా ప్రథమః పాదో భవతి. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మ బీజసాక్షిభ్యః. 3.2 చతురాత్మ ప్రథమ పాదము అకారము. తస్య హవా ఏతస్య ప్రణవస్య యా పూర్వ మాత్ర పృథివీ అకారః. ఆ ఈ ప్రణవమునకు ఏది మొదటి మాత్రయో అది పృథివీ అకారము. సరుభ్యః ఋగ్వేదో బ్రహ్మవసవో గాయత్రీ గార్హపత్యః సా ప్రథమ పాదో భవతి. అది ఋకులతో కూడిన ఋగ్వేదము బ్రహ్మ వసువులు గాయత్రి ఛందస్సు గార్హపత్యాగ్ని ఆ మొదటి పాదము అగును. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మ స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్యః. అన్ని పాదములందు స్థూల సూక్ష్మ బీజ సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు. ద్వితీయాంతరిక్షం సౌకారః సయజుర్భిర్యజుర్వేదో విష్ణురుద్రాస్త్రిష్టు దక్షిణాగ్ని సా ద్వితీయః. పాదో భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మ స్థూల సూక్ష్మబీజ సాక్షిభి. 3.3 చతురాత్మ ద్వితీయ పాదము తుకారము. ద్వితీయ అంతరిక్షం సౌకారః రెండవ పాదము అంతరిక్ష ఉకారము. స యజుర్భ్యః యజుర్వేదో విష్ణురుద్రాః త్రిష్టుప్ దక్షిణాగ్నయః సా ద్వితీయః పాదో భవతి. అది యజుస్సులతో కూడిన యజుర్వేదము విష్ణురుద్రులు త్రిష్టుప్ ఛందస్సు దక్షిణాగ్ని ఆ రెండవ పాదము అగును. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మ స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్యః. అన్ని పాదములందు స్థూల సూక్ష్మ బీజ సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు. తృతీయా ద్యోహ సమకారః స సామభ్యః సామవేదో రుద్రాదిత్యా జగత్యా హవనీయః స తృతీయః పాదో భవతి. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మబీజ సాక్షిభి. 3.4 చతురాత్మ తృతీయ పాదము మకారము. తృతీయ ద్యోహ సమకారః మూడవ పాదము ద్యోలోక మకారము. స సామభ్యః స సామవేదో రుద్ర ఆదిత్య జగతి ఆహవనీయః స తృతీయ పాదో భవతి. అది సామములతో కూడిన సామవేదము ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు జగతి ఛందస్సు ఆహవనీయాగ్ని ఆ మూడవ పాదము అగును. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మ స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్యః. అన్ని పాదములందు స్థూల సూక్ష్మ బీజ సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు. ఆవసానేస్య చతుర్థ్యర్ధమాత్ర సా సోమలోక ఓంకారః సాతర్వణే మంత్రేరుథర్వవేద సంవర్తకోగ్నిర్మర్తో విరాడేకర్షిర్భాస్వతి స్మృతా సా చతుర్థః పాదో భవతి. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మా స్థూల సూక్ష్మబీజ సాక్షిభి. 3.5 చతురాత్మ చతుర్థ పాదము అర్ధమాత్ర. అవసానే అస్య చతుర్థి అర్ధమాత్ర అమాత్ర సా సోమలోక ఓంకారః చివరన ఉన్న నాలుగవ పాదమునకు అర్ధమాత్ర. అది సామలోక ఓంకారము. స అథర్వణేహ మంత్రేహ అథర్వవిదః సంవర్తకో అజ్ఞః మరుతో విరాట్ ఆపాదము అథర్వణ మంత్రములతో కూడిన అథర్వవేదము సంవర్తకాగ్ని ప్రళయాగ్ని మరుత్తు వాయువు విరాట్టు ఏకర్షిః భాస్వతి స్మృత సా చతుర్థః పాదౌ భవతి. అది ఏకర్షి స్మృతులచే భాసించునది. అది నాలుగవ పాదము అగును. భవతి చ సర్వేషు పాదేషు చతురాత్మ స్థూల సూక్ష్మ బీజ సాక్షిభ్యః. అన్ని పాదములందు స్థూల సూక్ష్మ బీజ సాక్షి లక్షణములు చతురాత్మకు కలవు. మాత్రమాత్రాః ప్రతిమాత్రాః కృత్వోతానుజాత్ర నిజ్ఞావికల్పరూపం చింతేంద్రసేత్. 3.6 తురీయ ఉపాసన. మాత్ర అమాత్రాః ప్రతిమాత్రాః కృత్వమాత్రలను పృథివీ అంతరిక్ష ద్యులోక సామలోకములను అమాత్రను మాత్రరహిత తురీయమును ఉద్దేశించి ప్రతి మాత్రను స్వరమునకు తగినట్లుగా వేదవిహితముగా ఉపాసించవలెను. ఉచ్చరిస్తూ భావనలో ఆత్మతో ఏకీకృతము చేయవలెను. ఓం అననది దీర్ఘఘంట నినాదము వలె ఉచ్చరించాలి. ఓంకారము ఉచ్చారణ పూర్తి కాగా ఆ నిశ్శబ్దములో మనస్సు తురీయములో లీనమగును. ఓతానుజ్ఞాత్రనుజ్ఞావికల్ప రూపం చింతయన్ గ్రసేత్. 4. అమాత్రమాత్రరహిత రూపమైన తురియాత్మను 1, ఓత 2, అనుజ్ఞాత 3, అనుజ్ఞ 4 అవికల్ప రూపమును బాగుగా చింతించి గ్రహించవలెను. ప్రజ్ఞకు తెలియబడినదంతా అకారుకారమకారములలో ఇమిడి ఉన్నదని తెలుసుకొని ఓంకార ఉపాసనతో అమాత్ర అన్మేజడ్ తురియములో లీనమగు అభ్యాసము చేయవలెను. డొట్ జ్యోమృతో హుత సంవిత్కః శుద్ధః సంవిష్టో నిర్విఘ్న ఇమమసు నియమేనుభూయేహేదం సర్వం దృష్ట్వా స ప్రపంచహీనోథ సకలః సాధారోమృతమ్యశ్చతురాత్మ. 3.7 ఆత్మ ఫలశ్రుతి. జ్నో అమృతో హుత సంవిత్కః శుద్ధః సంవిష్టో నిర్విఘ్న ఇమాది తురియమును దర్శించి తెలుసుకున్న జ్ఞాని అమృతుడు, హుతమును పొందినవాడు, శుద్ధుడు, సంవిష్టుడు, సిద్ధుడు, నిర్విఘ్నుడు అగునని తెలుసుకొనవలెను. ఇమం అననియమే అనుభూయేహ ఇదం సర్వం దృష్ట్వా ఈ తురియమును నియమముగా స్వానుభూతము చేసుకొని ఈ సర్వమును చూచినవాడు స ప్రపంచహీనో అథ సకలః సాధారో అమృతమయః చతురాత్మ. అతడు ప్రపంచహీనుడు, సకలుడు, సాధారుడు. అతడే సర్వమునకు ఆధారుడు. అతనికి వేరే ఆధారము అవసరములేనివాడు అమృతమయుడు చతురాత్మ. మహాపీఠే సపరివారం తమేతం చతుసప్తాత్మానం చతురాత్మానం మూలాగ్నావగ్నిరూపం ప్రణవం సందధ్యాత్ సప్తాత్మానం చతురాత్మానమకారం రుద్రం భ్రూమధ్యే సప్తాత్మానం చతురాత్మానం చతుసప్తాత్మానం చతురాత్మానమోంకారం సర్వేశ్వరం ద్వాదశాంతే సప్తాత్మానం చతురాత్మానం చతుసప్తాత్మానమోంకారం తురీయమానందామూతరూపం షోడశాంతేథానందామూతేనే తాంశ్చతుర్ధా సంపూజ్య. 3.8 ఆత్మకు సాంగలింగ పూజ. అథ మహిపీఠే సపరివారం ఇక మహిపీఠము అనగా లింగము అనగా చిహ్నము ఎందు పరివార సహితముగా తం ఏతం చతుః సప్త ఆత్మానం అతడే ఈ సప్తాత్మ చతురాత్మ స్వరూపుడు. చతుః ఆత్మానం మూలాగ్నవగ్నరూపం ప్రణవం సందధ్యాత్ 4 తత్వముల ఆత్మస్వరూపుడు. మూలాగ్ని యందు అగ్ని రూపమైన ప్రణవమును సంధానము చేసినవాడు. సప్త ఆత్మానం చతురాత్మానం అకారం బ్రహ్మాణం నాభౌ సప్తాత్మ చతురాత్మ అకారమైన బ్రహ్మను నాభియందు అకార రూపముగా. నొట్టి సప్తాత్మ అనగా 7 చక్రములకు అధిష్ఠానమైన ఆత్మాని ఒక అర్థము చెప్పుదురు. 1 మూలాధారము, 2 స్వాధిష్ఠానము, 3 మణిపురకము, 4 అనాహతము, 5 విశుద్ధి, 6 ఆజ్ఞ, 7 సహస్రారము. నోటి చతురాత్మ అనగా జాగ్రత్ స్వప్న సుషుప్తతురియములకు అధిష్టానమైన ఆత్మ. సప్త ఆత్మానం చతురాత్మానం అకారం విష్ణుం హృదయ సప్తాత్మ చతురాత్మ అకారమైన విష్ణువును హృదయముయందు ఉకార రూపముగా. సప్త ఆత్మానం చతురాత్మానం అకారం రుద్రం భ్రూమధ్యే సప్తాత్మ చతురాత్మ అకారమైన రుద్రుని భ్రూమధ్యముయందు మకార రూపముగా. సప్త ఆత్మానం చతురాత్మానం చతుః సప్త ఆత్మానం ఓంకారం సర్వేశ్వరం ద్వాదశాంతే సప్తాత్మ చతురాత్మ చతుః సప్త ఆత్మయు అయిన ఓంకారమైన సర్వేశ్వరుని ద్వాదశ అంతమున. నోట్ ద్వాదశాంతం అనగా బ్రహ్మరంధ్రం సహస్రార కమలం. సప్త ఆత్మానం చతురాత్మానం చతుః సప్త ఆత్మానం ఆనంద అమృత రూపం షోడశాంతే సప్తాత్మ చతురాత్మ చతుః సప్త ఆత్మయు అయిన ఆనంద అమృత రూపుని షోడశ అంతమున. అథ ఆనంద అమృతే స ఏతాం చతుర్థ సంపూజ్య పిమ్మట ఆనంద అమృతమున వీరి అందరినీ 4 పాదముల రూపముగా చతుష్పాదాత్మగా నాలుగు ఉపహారములతో బాగుగా పూజించవలెను. తథా బ్రహ్మాణమేవ విష్ణుమేవ రుద్రమేవ విభక్తాం స్త్రీనేవ విభక్తాం స్త్రీనేవ లింగరూపానేవ చ సంపూజ్యోపహారైశ్చతుర్థాథా లింగాత్ సంహృత్య వార్లింగాన్ తేజసా శరీరత్రయం సంవ్యాప్య తదధిష్టానమాత్మానం సంజ్వాల్య తత్తేజ ఆత్మచైతన్య రూపం బలమవస్తభ్య గుణైరేక్యం సంపాద్య మహాస్థూలం మహాసూక్ష్మే మహాసూక్ష్మం మహాకారణే చ సంహృత్య మాత్రాభిరోత నుజాత్రనుజావికల్పరూపం చింతయేంద్రసేత్ ఇతి తృతీయ ఖండః. మూడు మూడు పాయింట్ తొమ్మిది శరీరత్రయ ఉపసంహార ఆత్మధ్యానము. తథా బ్రహ్మాణం ఏవ విష్ణుం ఏవ రుద్రం ఏవ విభక్తాం స్త్రీన్ ఏవ అవిభక్తాం స్త్రీన్ ఏవ లింగరూపాన ఏవ చ అదే విధముగా బ్రహ్మను విష్ణువును రుద్రుని విభక్తులను అవిభక్తులను మరియు లింగరూపులను కూడా సంపూజ్య ఉపహారేహ చతుర్థ అథ లింగాన్ సంహృత్య నాలుగు ఉపహారములతో కానుకలతో సేవలతో బాగుగా పూజించి పిమ్మట లింగమును పూజ కొరకు మాత్రమే ఏర్పరచుకున్న చిహ్నమును ఉపసంహరించి తేజస శరీరత్రయం సంవ్యాప్య తేజస్సుచే భావనలో శరీరత్రయమును స్థూల సూక్ష్మకారణ శరీరములను బాగుగా వ్యాపింపచేసి తత్ అధిష్టానం ఆత్మానం సంజ్వాల్య ఆత్మను తత్ శరీరత్రయమునకు అధిష్టానముగా బాగుగా జ్వలింపచేసి తత్తేజ ఆత్మ చైతన్య రూపం బలం అవస్టభ్య గుణయః ఐక్యం సంపాద్య ఆ తేజో ఆత్మ చైతన్య రూపముగా బలమును నిగ్రహించి గుణములతో ఐక్యము సంపాదించి త్రిగుణాతీత దృష్టితో మహాస్థూలం మహాసూక్ష్మే మహాసూక్ష్మం మహాకారణే చ సంహృత్య మహాస్థూల దేహము మహాసూక్ష్మదేహమునందు మహాసూక్ష్మదేహము మహాకారణదేహమునందు లయింపచేసి మాత్రభ్యః ఓతానుజాత్రనుజావికల్ప రూపం చింతయన్గ్రసేత్ అ ఓ మాత్రలచే ఒకటి ఓత రెండు అనుజ్ఞాత మూడు అనుజ్ఞ నాలుగు అవికల్ప మాత్రరహిత రూపమును బాగుగా చింతించి తురియాత్మను గ్రహించవలెను. నాలుగవ ఖండము నరసింహ యోగము. తం వా ఏతమాత్మానం పరమం బ్రహ్మోంకారం తురియోంకారగ్రవిద్యోతమనుష్టుభా నత్వా ప్రసాద్యమితి సంహృత్యాహమిత్యను సందధ్యాదథేతమేవాత్మానం పరమం బ్రహ్మోంకారం. నాలుగు పాయింట్ ఒకటి ఆత్మ పరబ్రహ్మ ఓంకారము. తం వా ఏతం ఆత్మానం పరమం బ్రహ్మ ఓంకారం ఆ ఈ తురియ ఆత్మ పరబ్రహ్మ ఓంకారము. తురియోంకార అగ్ర విద్యోతం అనుష్టుభా నత్వా ప్రసాద్య తురియోంకార అగ్రముగా తురియమునకు కూడా ముందే అనగా సాక్షియే ప్రకాశించువానిని నారసింహుని అనుష్టుభముతో నమస్కరించి ప్రీతి పొంది ఓం ఇతి సంహృత్య అహం ఇతి అనుసంధ్యాత్ ఓం అని ఉపసంహరించి అహం నేనే అని అనుసంధానము చేసి తథా ఏతం ఏవ ఆత్మానం పరమం బ్రహ్మ ఓంకారం ఈ ఆత్మయే నేనే పరబ్రహ్మ ఓంకారము అని సిద్ధి పొందవలెను. తురియోంకారాగ్రవిద్యోతమేక దశాత్మానం నారసింహం నత్వోమితి సంహరన్నానుసంధ్యాదతేతమేవమాత్మానం పరమం బ్రహ్మోంకారం తురియోంకారాగ్రవిద్యోతం ప్రణవేన సంచింత్యనుష్టుభ నత్వా సచ్చిదానందపూర్ణాత్మసు నవాత్మకం సచ్చిదానందపూర్ణాత్మానం పరం బ్రహ్మ సంభావ్యాః మిథ్యాత్మానమాదాయ మనసా బ్రహ్మణేకి కుర్యాద్యదనుష్టుభైవ వార్నమస వాయేషా ఉపవసన్నేషా హి. నాలుగు పాయింట్ రెండు నారసింహ యోగ సాధన. తురియ ఓంకార అగ్ర విద్యోతం ఏకాదశ ఆత్మానం నారసింహం నత్వ ఓం ఇతి సంహరన్ అనుసంధ్యాత్ తురియ ఓంకార అగ్రమున తురియ తురియముగా ప్రకాశించు ఏకాదశ అహం ఆత్మస్వరూపుడైన నారసింహుని నమస్కరించి ఓం అని ఉపసంహరించి అహమాత్మను ఓంకార నారసింహునితో అనుసంధానము చేయవలెను. నోట్ వి నూసింహ పూర్వతాపిని ఉపనిషత్తు యందు నూసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామి అహం మంత్రములో అహం ఏకాదశ స్థానముగా వివరించబడినై తథా ఏతం తథా ఆత్మానం పరమం బ్రహ్మ ఓంకారం తురియ ఓంకార అగ్ర విద్యుతం ఆ ఆత్మయే నేనే పరబ్రహ్మ ఓంకార తురియ ఓంకార అగ్రమున వెలిగొందునది. ప్రణవేన సంచిత్య అనుష్టుభ నత్వా ప్రణవముచే బాగుగా చింతించి అనుష్టుభ మంత్రముతో నమస్కరించి సచ్చిదానంద పూరాత్మసు నవాత్మకం సచ్చిందానంద పూర్ణ ఆత్మల అనంతకోటి జీవుల యందు నవాత్మకుడై ఎల్లప్పుడూ క్రొత్తవాడి వలెనే ప్రకటితమగు సచ్చిదానంద పూర్ణ ఆత్మానం పరంబ్రహ్మ సంభావ్య సచ్చిదానంద పూర్ణ ఆత్మనే పరబ్రహ్మగా భావించి అహం ఇతి ఆత్మానం ఆదాయ మనసా బ్రహ్మణ ఏకీకురియాత్ అహం నేనే పరబ్రహ్మ అని ఆత్మను అంతరేంద్రియమును తీసుకెళ్లి మనస్సులో భావనచే పరబ్రహ్మతో ఏకము చేయవలెను. అహం బ్రహ్మాస్మి యత్ అనుష్టుభ ఏవ వా ఏష నమసా వా ఏష ఉపవసన్ ఏష హి ఏది అనుష్టుభమో దానికి అనుసంధానము చేస్తూ దాని దగ్గరగా ఉండవలెను. సర్వత్ర సర్వదా సర్వాత్మా సన్ సర్వమత్తి నూసింహోసౌ పరమేశ్వరోసౌ హి సర్వత్ర సర్వదా సర్వాత్మా సంత్ సర్వమత్తి నూసింహ ఏవైకల ఏష తురియ ఏష ఏవోగ్ర ఏష ఏవ వీర ఏష ఏవ మహానేష ఏవ విష్ణురేష ఏవ జ్వలన్నేష ఏవ సర్వతోముఖ ఏష ఏవ నూసింహ ఏష ఏవ భీషణ ఏష ఏవ భద్ర ఏష ఏవ మృత్యుమృత్యురేష ఏవ నమామేష ఏవాహమేవం యోగారూఢో బ్రహ్మణ్యేవానుష్ఠుభం సంధ్యాదోంకార ఇతి 4.3. నూసింహుడే సర్వాత్ముడు. సర్వత్ర సర్వదా సర్వాత్మా నూసింహ అసౌ పరమేశ్వరో అసౌ హి సర్వత్రా సర్వదా సర్వాత్ముడు. ఈ నూసింహుడే, ఈ పరమేశ్వరుడే. సర్వత్ర సర్వాత్మాన్ అంతః సర్వం అత్తి నూసింహ ఏవ సర్వత్రా సర్వాత్మలను సర్వజీవులను సర్వమును అంతరమునందే సంహరించువాడు, తనలోనే లయింపజేసుకునివాడు నూసింహుడే. ఏకల ఏష తురియ ఏష ఏవ ఉగ్ర ఏష ఏవ వీర ఏష ఏవ ఈతడే ఏకుడు, ఈతడే తురియుడు, ఈతడే ఉగ్రుడు, ఈతడే వీరుడు. మహాన్ ఏష ఏవ విష్ణః ఏష ఏవ జ్వలన్ ఏష ఏవ ఈతడే మహత్తు, ఈతడే విష్ణువు, ఈతడే జ్వలనుడు. సర్వతోముఖ ఏష ఏవ నృసింహ ఏష ఏవ భీషణ ఏష ఏవ ఈతడే సర్వతోముఖుడు, ఈతడే నృసింహుడు, ఈతడే భీషణుడు. భద్ర ఏష ఏవ మృత్యుమృత్యుః ఏష ఏవ నమామి ఏష ఏవ అహం ఏవం ఈతడే భద్రుడు, ఈతడే మృత్యుమృత్యుడు, మృత్యువుకే మృత్యువు, ఈతనికే నేను నమస్కరిస్తున్నాను అని. యోగ ఆరుఢో బ్రహ్మణ్యే వా అనుష్ఠుభం సందధ్యాత్ ఓంకార ఇతి యోగ ఆరుఢుడు బ్రహ్మమును లేదా ఓంకారమగు అనుష్ఠుభమును అనుసంధానము చేయవలెను. తదేతౌ శ్లోకౌ భవతః సంస్తభ్య సింహం స్వసుతాంగుణార్థాన్ సంయోజ్య శృంగైర్ృషభస్య హత్వ వశ్యాం స్ఫురంతిమసతీం నిపీడ్య సంభక్ష్య సింహేన స ఏష వీరః శృంగప్రోతాన్పాదాన్ స్పృష్ట్వా హత్వా తానగ్రసత్ స్వయం నత్వా చ బహుధా దృష్ట్వా నృసింహః స్వయముద్బభావితి ఇతి చతుర్థః ఖండః. 4.4. నారసింహ యోగ ఆరుఢమునకు 2 శ్లోకములు. తత్ ఏతౌ శ్లోకౌ భవతః దాని కొరకు 2 శ్లోకములు కలవు. 1. సంస్తభ్య సింహం స్వసతాన్గుణార్థ అంతః సంయోజ్య శృంగయః ఋషభస్య హత్వా. 1. సింహమును స్తంభింపచేసి తన సుతులైన గుణార్థములను అంతరములో బాగుగా కలిపివేసి ఋషభము యొక్క కొమ్ములతో సంహరించి వాయువును స్తంభింపచేసి చిత్తము అను సింహమును తన సుతుల వంటి గుణార్థములను హృదయాంతరములో బాగుగా కలిపివేసి యోగము అను ఋషభము యొక్క కొమ్ములతో ఆ విషయార్థములను సంహరించి త్రిగుణాతితత్వదృష్టి సాధించి వశ్యాం స్ఫురంతీం అసతీం నిపీడ్య సంభక్ష్య సింహేన స ఏష వీరః స్ఫురించు అసతిని పీడించి సింహమును వశీకరించుకుని బాగుగా భక్షించినవాడు అతడే వీరుడు. పునరావృత్తులుగా స్ఫురించుకులత వంటి చిత్తవృత్తులను అష్టాంగ యోగాభ్యాసముచే పీడించి చిత్తము అను సింహమును వశీకరించుకుని చిత్తమును తన ఆత్మలో లయింపచేసుకున్నవాడు అతడే వీరుడు, అనగా నారసింహుడే. అగును. 2. శృంగ ప్రోతాన్ పాదాన్ స్పృష్ట్వ హత్వా తాం అగ్రసత్ స్వయం. 2. కొమ్ములతో గుచ్చి పాదములతో స్పృశించి సంహరించి స్వయముగా దానిని బ్రింగి చిత్తము అను సింహమును యోగము అనే వృషభము యొక్క కొమ్ములతో గుచ్చి పాదములతో స్పృశించి సంహరించి స్వయముగా దానిని బ్రింగి అనగా చిత్తమును ఆత్మలో లయము కావించి నత్వా చ బహుధా దృష్ట్వా నృసింహః స్వయం ఉద్భవౌ ఇతి నమస్కరించి మయ్యు అనేక విధముల చూడగా నృసింహుడు స్వయముగా పైకి ప్రకాశించెను. 5. ఖండము. నృసింహుడే ఆప్తతమార్థము వ్యాప్తతమము ఉత్కృష్టుడు మహావిభూతి. అథైషౌ ఏవ అకార ఆప్తతమార్థ ఆత్మన్యేవ నృసింహే దేవే బ్రహ్మణి వర్తత ఏష హే వాప్తతమ ఏష హి సాక్ష్యేష ఈశ్వరస్తత్సర్వగతో నహీదం సర్వమేష హి వ్యాప్తతమైదం సర్వం యదేమాత్మ మాయామాత్ర. 5.1. నృసింహుడే ఆప్తతమార్థము. అథ ఏషౌ ఏవ అకార ఆప్తతమార్థ. ఇప్పుడు ఈ ఉకారంకారమే ఆప్తతమార్థము పొందవలసిన వాటిలో అత్యంత గొప్ప ఫలము. ఆత్మని ఏవ నృసింహే దేవే వర్తత అదే ఆ ఫలమే ఆత్మయందే వర్తించు నృసింహదేవుడు. ఏష హి ఏవ ఆప్తతమ ఏష హి సాక్షి ఏష ఈశ్వరః. ఆ నారసింహుడే ఆప్తతముడు, ఆతడే సాక్షి, ఆతడే ఈశ్వరుడు. తత్ తత్ సర్వగతో సహి ఇదం సర్వం ఏష హి వ్యాప్తతమ ఇదం సర్వం ఆతడే సర్వగతుడు, ఈ సర్వము ఆతడే, ఈ సర్వము వ్యాపించియున్నవాడు ఆతడే. యత్ అయం ఆత్మ మాయమాత్ర ఇదంతా జగద్దృశ్యమంతా ఆత్మ యొక్క మాయమాత్రము మాయావిలాసము. ఏష ఏవోగ్ర ఏష హి వ్యాప్తతమ ఏష ఏవ వీర ఏష హి వ్యాప్తతమ ఏష ఏవ మహానేష హి వ్యాప్తతమ ఏష ఏవ విష్ణురేష హి వ్యాప్తతమ ఏష ఏవ జ్వలన్నేష హి వ్యాప్తతమ ఏష ఏవ సర్వతోముఖ ఏష హి వ్యాప్తతమ ఏష ఏవ నృసింహ ఏష హి వ్యాప్తతమ ఏష ఏవ భీషణ ఏష హి వ్యాప్తతమ ఏష ఏవ భద్ర ఏష హి వ్యాప్తతమ ఏష ఏవ మృత్యుమృత్యురేష హి వ్యాప్తతమ ఏష ఏవ నమామ్యేష హి వ్యాప్తతమ ఏష ఏవ హమేష హి వ్యాప్తతమ ఆత్మైవ నృసింహో దేవో బ్రహ్మ భవతి యా ఏవం వేద సోకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామేన తస్య ప్రాణ ఉత్క్రామంతేత్రైవ సమవలియంతే బ్రహ్మైవ సంబ్రహ్మాప్యతి. 5.2 నూసింహుడే వ్యాప్తతమము. ఏష ఏవ ఉగ్ర ఏష హి వ్యాప్తతమ ఈతడే ఉగ్రుడు, ఆతడే వ్యాప్తతముడు, సర్వములో అంతరాంతరమున వ్యాపించియున్నవాడు. ఏష ఏవ వీర ఏష హి వ్యాప్తతమః ఈతడే వీరుడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ మహాన్ ఏష హి వ్యాప్తతమ ఈతడే మహాన్, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ విష్ణుః ఏష హి వ్యాప్తతమ ఈతడే విష్ణువు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ జ్వలనః ఏష హి వ్యాప్తతమ ఈతడే జ్వలనుడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ సర్వతోముఖ ఏష హి వ్యాప్తతమ ఈతడే సర్వతోముఖుడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ నృసింహ ఏష హి వ్యాప్తతమ ఈతడే నృసింహుడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ భీషణ ఏష హి వ్యాప్తతమ ఈతడే భీషణుడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ భద్ర ఏష హి వ్యాప్తతమ ఈతడే భద్రుడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ మూత్యుమూత్యః ఏష హి వ్యాప్తతమ ఈతడే మూత్యుమూత్యువు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ నమామి ఏష హి వ్యాప్తతమ ఈతడే నమామి, నాచేత నమస్కరించదగనవాడు, ఆతడే వ్యాప్తతముడు. ఏష ఏవ అహం ఏష హి వ్యాప్తతమ ఈతడే అహం, ఆతడే వ్యాప్తతముడు. ఆత్మా ఏవ నృసింహో దేవో బ్రహ్మ భవతి, ఆత్మయే ఈ నృసింహ దేవ బ్రహ్మము. యా ఏవం వేదసో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో, ఎవడు ఈ విధముగా తెలుసుకునునో అతడే అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు. న తస్య ప్రాణ ఉత్క్రామంత్యత్ర ఏవ సమవలియంతే బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మ అపి ఏతి, ఆతని ప్రాణములు ఉత్క్రమణము పైకి పోవుట జర్గక సంసార భవచక్రము నుండి విడివడి బ్రహ్మములోనే బాగుగా లీనమై ఆతడు బ్రాహ్మి సమానుడు అగును. అథైష ఏవోంకార ఉత్కృష్టతమార్థ ఆత్మన్యవ నృసింహే దేవే బ్రహ్మణి వర్తతే తస్మాదేశ సత్యస్వరూపో న హ్యన్యస్త్య ప్రమేయమనాత్మ ప్రకాశమేష హి స్వప్రకాశోసంగోన్యన్న వీక్షత ఆత్మాతో నాణ్యథా ప్రాప్తిరాత్మమాత్రం హేతదుకృష్టమేష ఏవోగ్ర ఏష హ్యేవోత్కృష్ట ఏష ఏవ విష్ణురేష హ్యేవోత్కృష్ట ఏష ఏవ జ్వలన్నేష హ్యేవోత్కృష్ట ఏష ఏవ సర్వతోముఖ ఏష హ్యేవోత్కృష్ట ఏష ఏవ నృసింహ ఏష హ్యేవోత్కృష్ట ఏష ఏవ భీషణ ఏష హ్యేవోత్కృష్ట ఏష ఏవ భద్ర ఏష హ్యేవోత్కృష్ట ఏష ఏవ మూత్యుమృత్యురేష హ్యేవోత్కృష్ట ఏష ఏవ నమామేష హ్యేవోత్కృష్ట ఏష ఏవ హమేష హ్యేవోత్కృష్టస్తస్మాదాత్మానమేవైనం జానీయాదాత్మైవ నృసింహో దేవో బ్రహ్మ భవతి. యా ఏవం వేద సోకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో న తస్య ప్రాణ ఉత్క్రామంత్యత్రైవ సమవలియంతే బ్రహ్మైవ సంబ్రహ్మాప్తియే. 5.3 నృసింహుడే ఉత్కృష్టుడు. అథ ఏష ఏవ ఓంకార ఉత్కృష్టతమార్థ ఆత్మని ఏవ నృసింహే దేవే బ్రహ్మణి వర్తతే. ఇక ఈ ఓంకారమునకు అత్యంత ఉత్కృష్ట అర్థము ఆత్మయందే వర్తించు నారసింహ దేవ బ్రహ్మము గురించి. తస్మాత్ ఏష సత్యస్వరూపో న హి అన్యత్ అస్తి, కావున ఈతడు సత్యస్వరూపుడే కాని అన్యము కాదు. అప్రమేయం అనాత్మ ప్రకాశం ఏష హి ఈ నారసింహుడే అప్రమేయుడు, స్వతసిద్ధిలేని అనాత్మను ప్రకాశింపచేయువాడు. ఉదాహరణ ఏ విధముగా అనగా దృశ్యములోని వస్తువులన్నీ భూతాకాశమునందే ఉనికి కలిగి ఉన్నా ఆకాశము అప్రమేయమై ఉండునట్లు. స్వప్రకాశో అసంగో అన్యత్ న వీక్షత ఆత్మాతో న అన్యథా ప్రాప్తిర్హ ఆత్మమాత్రం హి ఏతత్ ఉత్కృష్టం స్వప్రకాశుడు అసంగుడు. తాను దేనికి వేరు కాదు కనుక అన్యముగా చూడబడలేనివాడు, ఇప్పటికే లభ్యమై ఉన్న ఆత్మమాత్రుడే కావున అన్యథ ఎప్పుడో ఒకప్పుడు పొందబడేవాడు కాడు. ఈతడే ఉత్కృష్టుడు, ద అల్టిమేట్, ఏష ఏవ ఉగ్ర ఏష హి ఉత్కృష్ట ఈతడే ఉగ్రుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ వీర ఏష హి ఉత్కృష్ట ఈతడే వీరుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ మహాన్ ఏష హి ఏవత్కృష్ట ఈతడే మహాన్ ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ విష్ణు ఏష హి ఏవత్కృష్ట ఈతడే విష్ణువు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ జ్వలన ఏష ఏవ హి ఉత్కృష్ట ఈతడే జ్వలనుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ సర్వతోముఖ ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే సర్వతోముఖుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ నూసింహ ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే నూసింహుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ భీషణ ఏష హి ఏవత్కృష్ట ఈతడే భీషణుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ భద్ర ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే భద్రుడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష హి ఏవ మృత్యుమృత్యు ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే మృత్యుమృత్యువు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ నమామి ఏష హి ఏవ ఉత్కృష్ట ఈతడే నమామి నాచేత నమస్కరించదగనవాడు ఆతడే ఉత్కృష్టుడు. ఏష ఏవ అహం ఏష హి ఏవత్కృష్ట ఈతడే అహం ఆతడే ఉత్కృష్టుడు. తస్మాత్ ఆత్మానం ఏవ ఏనం జానీయత్ కావున ఈతడిని ఆత్మగానే స్వాత్మ స్వయం ఆత్మగానే తెలుసుకోవలెను. ఆత్మా ఏవ నూసింహో దేవో బ్రహ్మ భవతి ఆత్మయే నూసింహ దేవ బ్రహ్మాయి ఉన్నాడు. యా ఏవం వేదసో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో ఎవడు ఈ విధముగా తెలుసుకునునో అతడే అకాముడు నిష్కాముడు ఆప్తకాముడు ఆత్మకాముడు. న తస్య ప్రాణ ఉత్క్రామంత్యత్ర ఏవ సమవలియంతే బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మ అపీయేతి ఆతని ప్రాణములు ఉత్క్రమణము పైకి పోవుట జరగక సంసార భవచక్రము నుండి విడివడి బ్రహ్మములోనే బాగుగా లీనమై ఆతడు బ్రాహ్మి సుమానుడు అగును. అథైష ఏవ మకారో మహావిభూత్యర్థ ఆత్మన్యేవ నూసింహే దేవే బ్రహ్మణి వర్తతే తస్మాదేమనల్పో భిన్న రూప స్వప్రకాశో బ్రహ్మైవాప్తతమ ఉత్కృష్టతమ ఏతదేవ బ్రహ్మాపి సర్వజ్ఞం మహామాయం. మహావిభూత్యేతదేవో గ్రమేతద్ధి మహావిభూత్యేతదేవ వీరమేతద్ధి మహావిభూత్యేతదేవ మహదేతద్ధి మహావిభూత్యేతదేవ విశ్వేతద్ధి మహావిభూత్యేతదేవ జ్వలదేతద్ధి మహావిభూత్యేతదేవ సర్వతోముఖమేతద్ధి మహావిభూత్యేతదేవ నృసింహమేతద్ధి మహావిభూత్యేతదేవ భీషణమేతద్ధి మహావిభూత్యేతదేవ భద్రమేతద్ధి మహావిభూత్యేతదేవ మృత్యుమృత్యువేతద్ధి మహావిభూత్యేతదేవ నమామేతద్ధి మహావిభూత్యేతదేవహమేతద్ధి మహావిభూతి. 5.4 నృసింహుడే మహావిభూతి. అథ ఏష ఏవ మకారో మహావిభూతి అర్ధ ఆత్మని ఏవ నృసింహే దేవే బ్రహ్మణి వర్తతే పిమ్మట ఓంకారములో ఈ మకారమే మహావిభూతి అర్థము ఫలము ఆత్మయందే వర్తించు నారసింహ దేవ బ్రహ్మము. తస్మాత్ అయం అనల్పో అభిన్నరూప స్వప్రకాశో కావున ఇతడు అనల్పుడు అభిన్నరూపుడు స్వప్రకాశుడు. బ్రహ్మ ఏవ ఆప్తతమ ఉత్కృష్టతమ నారసింహ బ్రహ్మమే ఆప్తతముడు పొందవలసిన అత్యుత్తమమైనవాడు ఉత్కృష్టతముడు ఉత్తమోత్తముడు. ఏతత్ ఏవ బ్రహ్మ అసి సర్వజ్ఞం మహామాయం మహావిభూతి ఈతడే బ్రహ్మము సర్వజ్ఞము మహామాయ మహావిభూతి. ఏతత్ ఏవ ఉగ్రం ఏతద్ధి ఏతద్ధి మహావిభూతి ఈతడే ఉగ్రం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ వీరం ఏతద్ధి మహావిభూతి ఈతడే వీరం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ మహత్ ఏతద్ధి మహావిభూతి ఈతడే మహత్ ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ విష్ణు ఏతద్ధి మహావిభూతి ఈతడే విష్ణు ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ జ్వలత్ ఏతద్ధి మహావిభూతి ఈతడే జ్వలత్ ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ సర్వతో ముఖం ఏతద్ధి మహావిభూతి ఈతడే సర్వతోముఖం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ నృసింహం ఏతద్ధి మహావిభూతి ఈతడే నృసింహం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ భీషణం ఏతద్ధి మహావిభూతి ఈతడే భీషణం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ భద్రం ఏతద్ధి మహావిభూతి ఈతడే భద్రం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ మృత్యుమృత్యుం ఏతద్ధి మహావిభూతి ఈతడే మృత్యుమృత్యుం ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ నమామి ఏతద్ధి మహావిభూతి ఈతడే నమామి నాచేత నమస్కరించదగనవాడు ఇదే మహావిభూతి. ఏతత్ ఏవ అహం ఏతద్ధి మహావిభూతి ఈతడే అహం ఇదే మహావిభూతి. తస్మాదకారుకారాభ్యామమాత్మానమాప్తతమముత్కృష్టతమం చిన్మాత్రం సర్వద్రష్టారం సర్వసాక్షిణం సర్వగ్రాసం సర్వప్రేమాస్పదం సచ్చిదానందమాత్రమేకరసం పురతోస్మాత్ సర్వస్మాత్ సువిభాతమన్విష్యాప్తతమముత్కృష్టతమం మహామాయం మహావిభూతి సచ్చిదానందమాత్రమేకరసం. పురమేవ బ్రహ్మ మకారేణ జానీయదాత్మైవ నృసింహో దేవః వార్ పరమేవ పరమేవ బ్రహ్మ భవతి యేవం వేద సోకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో న తస్య ప్రాణ ఉత్క్రామంతిత్రైవ సమవలియంతే బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతితి హ ప్రజాపతిర్వాచ ప్రజాపతిర్వాచ ఇతి పంచమః ఖండః 5.5 ఆత్మయే పరబ్రహ్మయేన నృసింహదేవుడు తస్మాత్ అకారుకారాభ్యాం ఇమం ఆత్మానం ఆప్తతమం ఉత్కృష్టతమం కావున అకారుకారములతో ఈ ఆత్మను ఆప్తతమమును ఉత్కృష్టతమమును చిన్మాత్రం సర్వద్రష్టారం సర్వసాక్షిణం సర్వగ్రాసం సర్వప్రేమాస్పదం చిన్మాత్రను సర్వద్రష్టారమును ప్రతి దృష్టిలో ఉన్న ద్రష్ట అనే అయిన మహాద్రష్టను సర్వసాక్షిని సర్వగ్రాసమును సర్వప్రేమాస్పదమును సచ్చిదానందమాత్రం ఏకరసం పురతో సచ్చిదానందమాత్రుడును ఏకరసమును పురాతనుడను అస్మాత్ సర్వస్మాత్ సువిభాతం అన్విష్య ఆప్తతమం ఉత్కృష్టతమం మహామాయం మహావిభూతిం దాని నుండే సువిభాతమగును ఈ సర్వమును అన్వేషించదగనదియును ఆప్తతమమును పొందదగన వాటిలో ఉత్తమోత్తమైనది ఉత్కృష్టతమమును మహామాయను మహావిభూతిని సచ్చిదానందమాత్రం ఏకరసం పరం ఏవ బ్రహ్మ మకారణ జానీయాత్ సచ్చిదానందమును ఏకరసమును పరబ్రహ్మమును మకారముచేత తెలుసుకునవలెను ఆత్మా ఏవ నృసింహో దేవః పరం ఏవ బ్రహ్మ భవతి ఆత్మయే పరబ్రహ్మయేన నృసింహదేవుడు యా ఏవం వేదసో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో ఎవడు ఈ విధముగా తెలుసుకునునో అతడే అకాముడు నిష్కాముడు ఆప్తకాముడు ఆత్మకాముడు న తస్య ప్రాణ ఉత్క్రామంత్యత్ర ఏవ సమవలియంతే బ్రహ్మ ఏవ సన్ బ్రహ్మ అపీయేతి ఆతని ప్రాణములు ఉత్క్రమణము పైకిపోవుట జర్గక సంసార భవచక్రము నుండి విడివడి బ్రహ్మములోనే బాగుగా లీనమే ఆతడు బ్రాహ్మి సుమానుడు అగును ఇతి ఆహ ఏవ ప్రజాపతి ఉవాచ ఈ విధముగా ప్రజాపతి చెప్పెను